ఓం విశ్వే అద్య అద్య మరుతాః మరుతో విశ్వే విశ్వభూతి భూతి విశ్వే విశ్వే భవంతు భవంతు అగ్నయః అగ్నయ సమిద్ధాః సమిద్ధాః ఇతి సం యిద్ధాః విశ్వే నః నో దేవాః దేవా అవసా అవసాగమంతు ఆగమంతు గమంతు విశ్వం విశ్వమస్తు అస్తు ద్రవీణం ద్రవీణం వాజాః వాజో అస్మే అస్మే ఇత్యస్మే వాజో నః నః సప్త సప్త ప్రదిశాః ప్రదిశశ్చతస్రః ప్రదిశ ఇతి ప్రదిశాః చతస్రో వా పరావతాః పరావతమితి పరావతాః రాజో నః నో విశ్వైః విశ్వైర్దేవైః దేవైర్ధనసాతౌ ధనసాతా ఇహ ధనసాతా ఇతి ధనసాతౌ ఇహావతు అవత్విత్యావతు వాజో నః నో అద్య అద్య ప్రసూవాతి సువాతి దానం దానం వాజాః వాజో దేవాన్ దేవాం పితృభిః పితృభిః కల్పయాతి పితృభిర్పితృభిః కల్పయాతీతి కల్పయాతి వాజో హి హిమా మా సర్వవీరం సర్వవీరం చకార సర్వవీరమితి సర్వవీరం చకార సర్వాః సర్వా ఆశాః ఆశా వాజపతిః వాజపతిర్భవేయం వాజపతిరితి వాజపతిః భవేయమితి భవేయం వాజఃపురస్తాత్ పురస్తాదుత ఉత మధ్యతః మధ్యతో నాః నో వాజాః వాజో దేవాన్ దేవాన్నభిషాః అభిషా వర్ధయాతి వర్ధయాతీతి వర్ధయాతి వాజో హి హిమా మా సర్వవీరం సర్వవీరం చకార సర్వవీరమితి సర్వవీరం చకార విశ్వాః విశ్వా ఆశాః ఆశా వాజపతిః వాజపతిర్జయేయం వాజపతిరితి వాజపతిః జయేయమితి జయేయం సమ్మా మా సృజామి సృజామి పయసా పయసా పృథివ్యాః పృథివ్యాస్సం సమ్మా మా సృజామి సృజామ్యద్భిః అద్భిరోషధీభిః అద్భిరిత్యతిభిః ఓషధీభిరిత్యోషధీభిః సోహం అహం వాజం వాజాం సనేయం సనేయమగ్నే అగ్న ఇత్యగ్నే పయ పృథివ్యాం పృథివ్యాం పయాః పయవోషధీషు ఓషధీషు పయాః పయో దివి దివ్యంతరిక్షే అంతరిక్షే పయాః పయోధాః ధాయితీధాః పయస్వతే ప్రదిశాః ప్రదిశః సంతు ప్రదిశైరి ప్రదిశాః సంతు మహ్యం మహ్యమితి మహ్యం సరస్వతి వాచః వాచో యంతుః యంతుర్యంత్రేణ యంత్రేణాగ్నేః అగ్నే సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభి సామ్రాజ్యేనేతి సామ్రాజ్యేన అభిషించామి సించామీతి సించామి పితాషాయ ఋతధామా ఋతధామాగ్నిః ఋతధానేత్రితధామా అగ్నిర్గంధర్వః గంధర్వస్తస్య తస్యౌషధయః ఓషధయోప్సరసాః అప్సరసో ముదాః ముదో నామ నామ సః సనాః న ఇదం ఇదం బ్రహ్మ బ్రహ్మక్షత్రం క్షత్రం పాతు పాతు తస్మై తస్మై స్వాహ స్వాహా వాట్ వాట్లాభ్యాః స్వాహ స్వాహ ఆసాంహితః సాంహితో విశ్వసామా సాంహితైతీసం హిత విశ్వసామా సూర్యా విశ్వసామేతి విశ్వసామా సూర్యో గంధర్వ గంధర్వస్తస్య తస్య మరీచయః పరీచయోప్సరసాః అప్సరస ఆయువాః ఆయువో నామ నామ సుషుమ్నః సుషుమ్న సూర్యరశ్మిః సుషుమ్న ఇతి సుషుమ్నః సూర్యరశ్మిశ్చంద్రమాః సూర్యరశ్మిరితి సూర్య రశ్మిః చంద్రమా గంధర్వః గంధర్వస్తస్య తస్య నక్షత్రాణి నక్షత్రాణ్యప్సరసాః అప్సరసో భేకురాయః భేకురాయో నామ నామే శిరః శిరో విశ్వవ్యాచాః విశ్వవ్యాచా మాతాః విశ్వవ్యాచా ఇతి విశ్వవ్యాచాః వాతో గంధర్వః గంధర్వస్తస్య తస్యాపాః ఆపో అప్సరసాః అప్సరస ఊర్జాః ఊర్జో నామ నామ భుజ్యుః భుజ్యుః సువర్ణః సువర్ణో యజ్ఞః సువర్ణ ఇతి సువర్ణః యజ్ఞో గంధర్వః గంధర్వస్తస్య తస్య దక్షిణాః దక్షిణా అప్సరసాః అప్సరసస్తావాః స్తావా నామ నామ ప్రజాపతిః ప్రజాపతిర్విశ్వకర్మా ప్రజాపతిరితి ప్రజాపతిః విశ్వకర్మామనాః విశ్వకర్మేతి విశ్వకర్మా మనో గంధర్వః గంధర్వస్తస్య తస్య రిక్సామాని రిక్సామాన్యప్సరసాః రిక్సామానీత్రిక్ సామాని అప్సరస ఏష్టాయః ఏష్టాయో నామ ఏష్టయైత్యా ఇష్టయః నామ సః సనాః నో భువనస్య భువనస్య పతే పతే ప్రజాపతే ప్రజాపతేయస్య ప్రజాపత ఇతి ప్రజాపతే యస్య తే త ఉపరి ఉపరి గృహాః గృహాయస్య యస్య వా దేహ ఇహాస్మై అస్మై బ్రహ్మాణే బ్రహ్మాణేస్మై అస్మై క్షత్రాయ క్షత్రాయ మహి మహి శర్మ శర్మ యచ్చ యచ్చ స్వాహా స్వాహా సముద్ర సముద్రోసి అసి నభస్వాన్ నభస్వానాద్రదాను ఆర్ద్రదాను శంభో ఆర్ద్రదాను ఇత్యార్ద్రదాను శంభోర్మ యోభూ శంభోరితి శంభో మయోభూరభి మయోభూరితి మయ భూ అభిమా మా వాహి వాహి స్వాహా స్వాహా మారుతః మారుతో మరుతాహం మరుతాంగన గణో వస్యో అవస్యోర్ధువస్వాన్ దువస్వాని దివస్వాన్ ఉచనన్నః నో దేహి దేహి బ్రాహ్మణేషు బ్రాహ్మణేషు రుచం రుచాం రాజసు రాజసునః రాజస్వితి రాజ సో నస్కృతి కృధీతి కృధి ఋజం విశ్యేషు విశ్యేషు శూద్రేషు శూద్రేషు మయి మయి దేహి దేహి రుచా రుచా ఋజం ఋజమితి ఋజం తత్వా త్వాయామి యామి బ్రహ్మణా బ్రహ్మణా వందమానః వందమానస్తతే తదాశాస్తే ఆశాస్తే శాస్తే యజమానః యజమానో హవిద్భిః హవిద్భిరితి హవిః భీః అహేళమానో వరుణ వరుణేహ ఇహ బోధి బోధ్యురుషాంస పురుషాంసమా పురుషాంసేత్యురు సాంస మానాః నాయుః ఆయుప్రా ప్రమోషీః మోషీరితి మోషీః స్వర్ణ న ధర్మః ధర్మోర్కః అర్కశుక్రః శుక్రో జ్యోతి జ్యోతిస్సూర్య సూర్యస్వాహ స్వాహేతి స్వాహ అగ్నీయోనజ్మి నిలజ్మి సవాసా సవాసా ఘృతేన ఘృతేన దివ్యం దివ్యాం సుపర్ణం సుపర్ణం పయసా సుపర్ణమితి సుపర్ణం పయసా బృహంతం బృహంతమితి బృహంతం తేనాగమేమ గమేమ బ్రధ్నస్య బ్రధ్నస్య విష్టపం విష్టపగ్ స్వాహ స్వరుగాణా స్వరితి స్వాహ రుగాణా అధి అధినాకం నాకముత్తమం ఉత్తమమిత్యుత్తమం ఇమౌ తే పక్షౌ పక్ష అజరౌ అజరౌ పతత్రిణః పతత్రిణో యాభ్యాం యాభ్యాగ్నిరక్షాగ్నిసి రక్షాగ్నస్య పహాంసి అపహగ్నస్య అగ్నే అపహాంసీత్యపహాంసి అగ్న ఇత్యగ్నే తాభ్యాం పతేమ పదేమ సుకృతాం సుకృతాములోకం సుకృతామిది సుకృతాం ఓయిత్యోం లోకం యత్ర యత్ర ఋషయః ఋషయో జగ్మో జగ్మ ప్రథమజాః ప్రథమజాః పురాణాః ప్రథమజాః ఇతి ప్రథమజాః పురాణాః ఇతి పురాణాః ఇం దద్దక్షాః దక్షస్యేనః సేన ఋతావా ఋతావా హిరణ్యపక్షః ఋతవేత్రిత వా హిరణ్యపక్షస్య పునః హిరణ్యపక్ష ఇతి హిరణ్యపక్షః శకునో భూరణ్యుః భూరణ్యురితి భూరణ్యుః మహాన్ సధస్థే సధస్థే ధ్రువః సధస్థ ఇతి సధస్థే ధ్రువ ఆనిషక్తః ఆనిషక్తః నిషక్తో నమః నిసక్త ఇతి నిసక్తః నమస్తే తే అస్తు అస్తు మా హీంసీ హీంసీరితి హీంసీ దివో మూర్ధా మూర్ధాసీ అసి పృథివ్యా పృథివ్యానాభీ నాభిరోర్గ్ ఓర్గపాం అపామోషధీనా ఓషధీనామిత్యోషధీనా విశ్వాయుశర్మ విశ్వాయురితి విశ్వ ఆయు శర్మ సప్రథా సప్రథా నమః సప్రథా ఇతి స ప్రథాః నమస్పథే పథ ఇతి పథే విశ్వస్య మూర్ధన్ మూర్ధన్నధి అధి తిష్టసి తిష్టసి శ్రుతః శ్రుతః సముద్రే సముద్రే తే తే హృదయం హృదయమప్సు అప్స్వాయోః అప్సిత్యప్ సు ఆయురపః అపోదత్త దత్తోదధిం ఉదధిం భింత ఉదధిమిత్యోదధిం భింతేతి భింత దివస్ పర్జన్యాత్ పర్జన్యాదంతరిక్షాత్ అంతరిక్షాత్ పృథివ్యాః పృథివ్యాస్తతాః తతో నః నో వృష్ట్యాః వృష్ట్యా వా అదేత్య వా ఇష్టో యజ్ఞః యజ్ఞో భృగుభిః భృగుభిరాశీర్దావః భృగుభిరితి భృగుభిః ఆశీర్దావసూభిః ఆశీర్దాశీః దావసూభిరితి వసుభిః తస్య నః న ఇష్టస్య ఇష్టస్య ప్రీతస్య ప్రీతస్య ద్రవీణ ద్రవీణేహ ఇహాగమే ఆగమే గమేరితి గమే ఇష్టో అగ్నిః అగ్నిరాహూతః ఆహూతః పిబత్తు ఆహూత ఇత్యాహూతః పిబత్తునః న ఇష్టం ఇష్టాం హవిః హవిరితి హవిః స్వగేదం స్వగేతి స్వగా ఇదం దేవేభ్యః దేవేభ్యో నమః నమయితి నమః ఇదాభూమూతాత్ ఆభూమూతాత్ సమసుశ్రోత్ ఆభూమూతాదిత్యా భూమూతాత్ సమసుశ్రోద్ధృతః సమసుశ్రోదితి సమ్ అసుశ్రోత్ రుదోవా వా మనసః మనసో వా సంభ్రేతం సంభ్రేతం చక్షుషః సంభ్రేతమితి సంభ్రేతం చక్షుషో వా వేదీ వా తదనుప్రేత అనుప్రేత సుకృతాం అనుప్రేతేత్యనుప్రేత సుకృతాం లోకం సుకృతమితి సుకృతాం ఊయిత్యోం లోకం యత్ర యత్ర ఋషయః ఋషయో జగ్మః జగ్మః ప్రథమజాః ప్రథమజాః పురాణాః ప్రథమజా ఇది ప్రథమజాః పురాణాః పురాణాః ఏతాం సధస్థేతి సధస్థా పరీతే తే దదామి దదామి యమ్ యమావహాతే ఆవహాచ్చేవధిం ఆవహాదిత్యా వహాతే సేవధిం జాతవేదాః సేవధిమితి సేవధిం జాతవేదాయితి జాత వేదాః అన్వాగంత యజ్ఞపాదిహి అన్వాగంతేత్యను ఆగంత యజ్ఞపాతిర్వహ యజ్ఞపాతిరితి యజ్ఞపాదిహి ఓ అత్ర అత్ర తమ్ తగ్గస్మ స్మ జానీత జానీత పరమే పరమే యోమన్ యోమన్నితి వి ఓమన్ ఏతం జానాథ జానాథ పరమే పరమే వ్యోమన్ వ్యోమన్ దేవాః వ్యోమన్నితి వి ఓమన్ దేవాః సధస్థాః సధస్థా విద సధస్థా ఇతి సధస్థాః విద రూపం రూపమస్య అస్యేత్యస్య యదాగచ్చాత్ ఆగచ్చాత్ పతిభిః ఆగచ్చాదిత్యా గచ్ఛాత్ పతిభిర్దేవయానైః పతిభిరితి పతిభిః దేవయానైరిష్టా భూవర్తే దేవయానైరితి దేవయానైః ఇష్టా భూవర్తే కృణవథా ఇష్టా భూవర్తే ఇది ఇష్టా భూవర్తే కృణవథావిః ఆవిరస్మై అస్మాయిత్యస్మై ప్రస్తరేణ పరిధినా ప్రస్తరేణేతి ప్రస్తరేణ పరిధినా సృజా పరిధినేతి పరిధినా సృజా వేద్యా వేద్యా చ బర్హిషా బర్హిషేతి బర్హిషా విచేమం ఇమం యజ్ఞం యజ్ఞం నాః నో నయ నయస్వాః స్వద్దేవేషు దేవేషు గంతవే గంతవయితి గంతవే యద్దత్తం దత్తం యత్ యత్పరాదానం పరాదానయ్యత్ పరాదానమితి పరాదానం యత్పూర్తం పూర్తయ్యాః యాశ్చ తదక్షీణాః దక్షిణాయితి దక్షిణాః తదగ్నిః అగ్నిర్వైస్వకన్మణః వైస్వకన్మణస్వాహ వైస్వకన్మణ ఇతి వైస్వకన్మణః స్వద్దేవేషు దేవేషు నః నో దధతే దధతి దధతే యత్ర ధారాః ధారా అనాపేతాః అనాపేతామధోః అనాపేతాయిత్యనాప ఇతాః మధోర్ధృతస్య ఘృతస్య చ చయాః యా ఇతి యాః తదగ్నిః అగ్నిర్వైస్వకర్మణః వైస్వకర్మణస్వాహ వైస్వకర్మణ ఇతి వైస్వకర్మణః స్వద్దేవేషు దేవేషు నః నో దధతి దధతి దధతి యే అగ్నయాః అగ్నయః పాంచజన్యాః పాంచజన్యా అస్యాం పాంచజన్యా ఇతి పాంచజన్యాః అస్యాం పృథివ్యాం పృథివ్యామధి అధీత్యధి తేషామసి అసి త్వం త్వముత్తమః ఉత్తమః ప్ర ఉత్తమ ఇత్యోత్ తమః ప్రణాః నో జీవాతవే జీవాతవే సువా సువేతి సువా వాత్రహత్యాయ సవాసే వాత్రహత్యాయే జివాత్ర హత్యాయ సవాసే వృతనాశాస్యాయ వృతనాశాస్యాయ చ వృతనాశ్యాయేతి వృతనాశ్యాయ చేతి చ ఇంద్రత్వా పావర్తయామసి ఆవర్తయామసి వర్తయామసి చే వర్తయామసి సహదానం పురుహూత సహదానమితి సహ దానం పురుహూత క్షియంతం పురుహూతేతి పురుహూత క్షియంతమహస్తం అహస్తమింద్ర ఇంద్రసం సంపీనకే పినఃపునారుం పునారుమిది పునారుం అభివృత్రం వృత్రం వర్ధమానం వర్ధమానం పియారుం పియారుమపాదం అపాదమింద్ర ఇంద్రతమసా తమసా జఘంఛ జఘంఛేతి జఘంఛ మృగోనా న భీమ భీమకూచర కుచరో గిరిష్ఠా గిరిష్ఠా పరావతా గిరిస్థా ఇది గిరిస్థా పరావత ఆజగంథ పరావత ఇది పరావతా ఆజగంథ జగంథ పరస్యా పరస్యా ఇది పరస్యా శ్రుకాంసాంసాయ సాంసాయ పవిం సాంసాయేతి సంసాయ పవిమింద ఇంద్రదిగ్మం దిగ్మం వి విశత్రూన్ శత్రూన్ తాళ్ళి తాళ్ళివి విమృధా నుదో నుదస్వ నుదస్వేతే నుదస్వ వైశ్వా నరోణా నూతయే ఊతయ ఆప్రా ప్రయాతు యాతు పరావతాః పరావత ఇతి పరావతాః అజ్ఞన్నాః న సుష్టుతీః సుష్టుతీరుప సుస్తుతీరితి సుస్తుతీః ఉపేత్యుప పృష్టో దివి దివి పృష్టః పృష్టో అగ్నిః అగ్నిః పృథివ్యాం పృథివ్యాం పృష్టః పృష్టో విశ్వాః విశ్వాషధీ ఓషధీరావీవేశ ఆవీవేశ వివేశేతి వివేశ వైశ్వానర సహసా సహసా పృష్ట పృష్టో అగ్ని అగ్నిస్సహ సనా నో దివా దివాస సరిష ఋషస్పాతు పాతు నక్తం నక్తమితి నక్తం అశ్యావతం తంకామ్ కామామగ్నే అగ్నే తవ తవోతీ ఊతీ అశ్యామ అశ్యామ రయిం రయీం రయివ రయివ సువీరం రయివ ఇతి రయివ సువీరమితి సువీరం అశ్యామ వాజం వాజమభి అభివాజయంత వాజయంతో శ్యామ అశ్యామద్యుమ్నం యుమ్నమాజరా అజరాజరం అజరం తే తయితి తే త్వయంతే తే అద్య అద్యరరిమా రరిమా హి కామం కామముత్తానహస్తాః ఉత్తానహస్తానమాసా ఉత్తానహస్తాయుత్తానహస్తాః నమాసోపసద్యా ఉపసద్యేత్యుప సద్య ఇదిష్టే నమనసా మనసా యక్షి యక్షి దేవాన్ దేవానశ్రేధత అశ్రేధత మన్మానా మన్మానా విప్రాః విప్రో అగ్నే అగ్న ఇత్యగ్నే ధామచ్చదగ్నిః ధామచ్చదితి ధామ చర్ అగ్నేంద్రాః ఇంద్రో బ్రహ్మా బ్రహ్మా దేవః దేవో బృహస్పతిః బృహస్పతిరితి బృహస్పతిః సచేతసో విశ్వే సచేతస ఇతి స చేతసః విశ్వే దేవాః దేవా యజ్ఞం యజ్ఞం ప్రావంతు అవంతు నః శుభే శుభైతి శుభే స్వాద్వీన్ స్వాదునా త్వాదునా తీవ్రాం తీవ్రేణ తీవ్రేణామృతాహం అమృతామృతేన మధుమతీమిది మధుమత సృజామి మధుమతేతి మధుమత సృజామి సం సాం సోమేన సోమేనేతి సోమేన సోమోసి అశ్వశ్విభ్యాం అశ్విభ్యాం పత్యస్వ అశ్విభ్యామిత్యశ్విభ్యాం పత్యస్వ సరస్వతీ సరస్వత్యా ఇంద్రాయ ఇంద్రాయ సుత్రామ్నే సుత్రామ్నే పత్యస్వ సుత్రామ్నైతి సుత్రామ్నే పత్యస్వేది పత్యస్వ పరీతః ఇతో సించత సించత సుతం సుతాం సోమః సోమోయః యోత్తమం ఉత్తమాం హవిః ఉత్తమమిత్యోత్తమం హవిరితి హవిః తదన్వాయః యోనర్యాః నర్యో అప్సో అప్సంతః అప్సిత్యపేక్షో అంతరాసుషావ ఆసుషావ సుషావ సోమం సుసావేతి సుసావ సోమవద్రీభిః అద్రీభిరిత్యద్రీభిః వాయో పూతః పూతః పవిత్రేణ పవిత్రేణ ప్రాం ప్రాం సోమాః సోమో అతిద్రుతః అతిద్రుత ఇత్యపి ద్రుతః ప్రత్యం సోమాః సోమో అతిద్రుతః అతిద్రుత ఇత్యతి ద్రుతః ఇంద్రస్య యుజ్యాః యుజ్యః సఖాః సఖేతి సఖాః పునాదీతే తే పరిశ్రుతం పరిశ్రుతాం సోమం పరిశ్రుతమిది పరిశ్రుతం సోమాం సూర్యస్య సూర్యస్య దుహితా దుహితేతి దుహితా వారేణ శశ్వత శశ్వతాతనాః తనేటి తనాః బ్రహ్మక్షత్రం క్షత్రం పవతే పవతే తేజాః తేజా ఇంద్రియం ఇంద్రియాం సురయ సురయ సోమాః సోమస్సుతః సుతః ఆసూతః ఆసూతో మదాయ ఆసూత ఇత్యాసూతః మదాయేతి మదాయ శుక్రేణ దేవ దేవదేవతాః దేవతాప్తివృద్ధి వివృద్ధిరసేన రసేనాన్నం అన్నం యజమానాయ యజమానాయ దేహి దేహీతి దేహి తేజసే వీర్యాయ వీర్యాయ బలాయ పలాయత్వా నానాహీ శివాం వాన్ దేవహీతం దేవహీతాం సదాః దేవహీతమితి దేవ హీతం సదస్కృతం కృతం మా మాసం సాం సృక్షాసాం సృక్షాసాం పరమే వ్యోమన్ వ్యోమన్నితి వి ఓమన్ సురాత్వం త్వమసి అసి సుష్మిణి సోమాః సోమా ఏషః ఏషమా మామా మాహీయంసీయస్వాం స్వామియోనిం యోనిమావిశంతి ఆవిశంతీత్యాహ విశంతీ ఆస్మినం తేజాః తేజస్ సారస్వతం సారస్వతం వీర్యం వీర్యమైంద్రం ఐంద్రం బలం బలమితి బలం మోదాయానందాయ ఆనందాయ మహాసే ఆనందాయేత్యాహ నందాయ మహాసే త్వా వా తేజాః తేజోసి అసి తేజాః తేజోమయీ మయీ దేహి దేహి వీర్యం వీర్యం బలం బలమోజాః ఓజో మన్యుః మన్యుర్మన్యుం మన్యోం సహాః సహోసి అసి సహాః సహో మయీ మయీ దేహి దేహీతి దేహి యావ్యాఘ్రం వ్యాఘ్రం విషూచికా విషూచికోభౌ ఉభౌ వృకం పృకంచ చ రక్షతి రక్షతీతి రక్షతి శీనం పతత్రిణం పతత్రిణాంసింహం సింహాంసా క్షేమం ఇమం పాతు పాంహస ఆంహస ఇంహస యదా పిపేష ఆపిపేషమాతరం ఆపిపేషేత్యా పిపేష మాతరం పుత్ర పుత్ర ప్రమోదిత ప్రమోదితోదయన్ ప్రమోదిత ఇది ప్రమోదిత దయన్నితి దయన్ ఏతత్తత్ తదగ్నే అగ్నే అనృణ అనృణో భవామి భవామ్యహతౌ అహతౌ పితరౌ పితరౌ మయా మయేతి మయా దేవాయజ్ఞం యజ్ఞమతన్వత అతన్వత భేషజం భేషజం విషజా విషజాశ్వినా అశ్వినేత్యశ్వినా వాచా సరస్వతీ సరస్వతీ విషగ్ విషగింద్రాయ ఇంద్రాయేంద్రియాణి ఇంద్రియాణి దధాత దధాత ఇది దధాత దీక్షాయై రూపం రూపాం షష్పాణి షష్పాణి ప్రాయణీయస్య ప్రాయణీయస్య తోక్మాణి ప్రాయణీయస్యేతి ప్రాయణీయస్య తోక్మానీతి తోక్మాణి క్రయస్య రూపం రూపాం సోమస్య సోమస్య రాజా రాజా సోమాగ్రేషవా సోమాగ్రేషవో మధు సోమాగ్రేషవయితి సోమ ఆంశవా మద్భితి మధు ఆదిత్యరూపం మాసానం ఆదిత్యరూపమిత్యాదిత్యరూపం మాసానం మహావీరస్య మహావీరస్య నగ్నహూ మహావీరస్యేతి మహావీరస్య నగ్నహురితి నగ్నహూ రూపముపసదా ఉపసదామేతత్ ఉపసదామిత్యోప సదా ఏతత్తిస్రః తిస్రో రాత్రీ రాత్రీ సురా సురా సూత ఆసుతేత్యా సూత సోమస్య రూపం రూపం క్రీతస్య క్రీతస్య పరిశ్రుత్ పరిశ్రుత్ పరీ పరిశ్రుతి పరిశ్రుత్ పరీ శిక్ష్యతే శిక్ష్యత ఇది శిక్ష్యతే అశ్విభ్యాం దుగ్ధం అశ్విభ్యామిత్యశ్విభ్యా దుగ్ధం భేషజం భేషజమింద్రాయ ఇంద్రాయీంద్రం ఐంద్రాం సరస్వత్యా సరస్వత్యేతి సరస్వత్యా ఆసందీ రూపం ఆసందీత్యా సందీ రూపాం రాజా సందీ రాజా సందీ వేద్ధీ రాజా సంధ్యా రాజా ఆసందీ వేద్ధీ కుంభీ కుంభీ సురాధానీ సురాధానీతి సురాధానీ అంతర ఉత్తర వేద్యా ఉత్తర వేద్యా రూపం ఉత్తర వేద్యా ఇత్యుత్తర వేద్యా రూపం కారోతర కారోతరో భిషకే భిషగితి భిషకే వేద్యా వేదీ వేదిస్సం సమాప్యతే ఆప్యతే బర్హిషా బర్హిషా బర్హి బర్హిరింద్రియం ఇంద్రియమితి ఇంద్రియం యూపేన యూపా యూప ఆప్యతే ఆప్యతే ప్రణీత ప్రణీతో అగ్ని ప్రణీత ఇది ప్రణీత అగ్నిరగ్నినా అగ్నినేత్యగ్నినా హవిర్ధానయ్యత్ హవిర్ధానమితి హవిః ధానం యదశ్వినా అశ్వినాగ్నేర్ఘ్నం ఆగ్నేర్ఘయ్యత్ యత్ సరస్వతీ సరస్వతీతి సరస్వతీ ఇంద్రాయేంద్రం అయేంద్రాం సదాః సరస్కృతం కృతం పత్నీశాలం పత్నీశాలం గార్హవత్యః పత్నీశాలమితి పత్నీశాలం గార్హవత్యైతి గార్హవత్యః ప్రేషేభి ప్రేషాన్ ప్రేషేభిరితి ప్రయేషేభిః ప్రేషానాప్నోతి ప్రేషానితి ప్రయేషాన్ ఆప్నోత్యాప్రేభిః ఆప్రీభీరాప్రీ ఆప్రీభిరిత్యా ప్రీభీ ఆప్రీయర్యజ్ఞస్య ఆప్రీరిత్యా ప్రీ యజ్ఞస్యేతి యజ్ఞస్య ప్రయాజేభిరమియాజాన్ ప్రయాజేభిరితి ప్రయాజేభిః అమియాజాన్ వషట్కాలేభిః అమియాజానిత్యను యాజాన్ వషట్కాలేభిరాహూతీః వషట్కాలేభిరితి వషటి కాలేభిః ఆహూతీరిత్యా హూతీః పశుభిః పశూన్ పశుభిరితి పశుభిః పశూనాప్నోతి ఆప్నోతి పురోళాసీః పురోళాసీర్హవీగ్ష్యి హవీగ్ష్యా ఏత్యా ఛందోభిః సామిధేనీః ఛందోభిరితి ఛందాః భిః సామిధేనీర్యాజ్యాభిః సామిధేనీరితి సాం విధేనీః యాజ్యాభిర్వషట్కారాన్ వషట్కారానితి వషట్ కారాన్ దానాః కరంభః కరంభః సక్తావః సక్తావః పరీవాపః పరీవాపః పయాః పరీవాపయితి పరీవాపః పయో దధీ దధీతి దధీ సోమస్య రూపం రూపా హవిషాః హవిష ఆమిక్షాః ఆమిక్షా వాజీనం వాజీనం మధు మధ్విది మధు ధానానాగ్రేరూపం రూపం కుబాలం కుబాలం పరీవాపస్య పరీవాపస్య గోధూమాః పరివాపస్యేతి పరివాపస్య గోధూమా ఇది గోధూమాః షడ్ధూనాగ్రేరూపం రూపం బదారం బదారముపవాకాః ఉపవాకాః కరంభస్య ఉపవాకా ఇత్యుపవాకాః కరంభస్యేతి కరంభస్య పయాసో రూపం రూపయ్యతే యద్యవాహ యవాదధ్నః దధ్నో రూపం రూపం కర్కంధూని కర్కంధూనీతి కర్కంధూని సోమస్య రూపం రూపం వాజీనం వాజీనాం సౌమ్యస్య సౌమ్యస్య రూపం రూపమామిక్షాః ఆమిక్షేత్యామిక్షాః ఆశ్రావయా శ్రావయేతి ఇతి స్తోత్రియాః స్తోత్రియా ప్రత్యాశ్రావః ప్రత్యాశ్రావో అనురూపః ప్రత్యాశ్రావ ఇతి ప్రతి ఆశ్రావః అనురూపయిత్యను రూపః యజేతి ఇతి ధాయ్యారూపం ధాయ్యారూపం ప్రగాథాః ధాయ్యారూపమితి ధాయ్యా రూపం ప్రగాథాయే యజామహాః ప్రగాథా ఇతి ప్రగాథాః యే యజామహాః యే యజామహాః అర్ధరిచైరుత్థానాః అర్ధరిచైరిత్యర్థ రిచైః ఉత్థానాగ్రేరూపం రూపం పదైః పదైరాప్నోతి ఆప్నోతి నిమిదాః నిమిదైతి నిమిదాః ప్రణవైః శస్త్రాణాం ప్రణవైరితి ప్రణవైః శస్త్రాణాగ్రేరూపం రూపం పయసా పయసా సోమాః సోమా ఆప్యతే ఆప్యత ఇత్యాప్యతే అశ్విభ్యాం ప్రాతస్సవనం అశ్విభ్యామిత్యశ్విభ్యాం ప్రాతస్సవనమింద్రేణ ప్రాతస్సవనమితి ప్రాతః సవనం ఇంద్రేణైంద్రం ఐంద్రం మాధ్యందినం మాధ్యందినమితి మాధ్యందినం వైశ్వదేవాం సరస్వత్యా వైశ్వదేవమితి వైశ్వదేవం సరస్వత్యా తృతీయం తృతీయమాప్తం ఆప్తాం సవనం సవనమితి సవనం వాయవ్యేయర్వాయవ్యాని వాయవ్యాన్యాప్నోతి ఆప్నోతి సదేన సదేన ద్రోణకలసం ద్రోణకలసమితి ద్రోణ కలసం కుంభేభ్యామృణౌ అమృణౌ సుతే సుతే స్థాలీభి స్థాలీభిస్థాళీ స్థాళీరాప్నోతి ఆప్నోతీత్యాప్నోతి యజుద్భిరాప్యంతే యజుభిరితి యజోభిః ఆప్యంతే గ్రహాః గ్రహాగ్రహైః గ్రహై స్తోమాః స్తోమాశ్చ చవిష్టూతీః విష్టూతీరితి విష్టూతీః ఛందోభిరుక్తా శస్త్రాణి ఛందోభిరితి ఛందాః భిః ఉక్తా శస్త్రాణి సామ్నాః ఉక్త శస్త్రాణీత్యుక్త శస్త్రాణి సామ్నావృతః అవృతః ఆప్యతే అవృత ఇత్యాగ వృతః ఆప్యత ఇత్యాప్యతే ఇలాగద్భక్షాన్ భక్షానాప్నోతి ఆప్నోతి సూక్తవాకేన సూక్తవాకేనాశిషాః సూక్తవాకేనేతి సూక్త వాకేన ఆశిషయిత్యా శిషాః సంయునా పత్నీ సంయాజాన్ సంయునేతి సం యునాః పత్నీ సంయాజాన్ సమిష్టయజుషాః పత్నీ సంయాజామితి పత్నీ సంయాజాన్ సమిష్టయజుషాః సర్గస్థాం సమిష్టయజుషేతి సమిష్ట యజుషాః సర్గస్థామితి సం స్థా వ్రతేన దీక్షాం దీక్షామాప్నోతి ఆప్నోతి దీక్షయా దీక్షయా ఆప్నోతి ఆప్నోతి దక్షిణాం దక్షిణామితి దక్షిణాం దక్షిణా శ్రద్ధాం శ్రద్ధామాప్నోతి ఆప్నోతి శ్రద్ధయా శ్రద్ధయా సత్యం సత్యమాప్యతే ఆప్యత ఇత్యాప్యతే ఏతావద్రూపం రూపం యజ్ఞస్య యజ్ఞస్య యత్ యద్దేవైః దేవైర్బ్రహ్మణా బ్రహ్మణా కృతం కృతమితి కృతం తదేతత్ ఏతత్ సర్వం సర్వమాప్నోతి ఆప్నోతి యజ్ఞే యజ్ఞే సౌవత్రామణి సౌవత్రామణి సుతే సుతైతి సుతే